ఏలయన ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలు అని పిలిచెదరు. లూకా శుభవార్త 1:48. మరియగిరిపైన వెలసిన లూర్దుమాత, మాకై ప్రార్థించు సహాయ మాత. జగతికి వెలుగై శాంతికి నెలవై జీవన శుధమై మా ఇంటి దీపమై, జీవన శుధమై మా ఇంటి దీపమై, వెలుగొంద తల్లి మా మరియ తల్లి, వెలుగొంద తల్లి మా మరియ తల్లి, అందుకోమమ్మా కృతజ్ఞతాంజలి. జగతికి వెలుగై శాంతికి నెలవై, సజ్యోతి జగతికి వెలుగై శాంతికి వెలుగై.